సాండిల్య ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 3వ అధ్యాయము. అథైనం సాండిల్యోథర్వాణం పప్రచ్ఛా యదేకమక్షరం నిష్క్రియం శివం సన్మాత్రం పరం బ్రహ్మ. తస్మాత్ కథమిదం విశ్వం జాయతే కథం స్థీయతే కథమస్మిం లియతే తన్మే సంశయం చేత్తుమర్హసీతి. సహోవాచ తర్వా సత్యం సాండిల్య పరం బ్రహ్మ నిష్క్రియమక్షరమితి. అథాప్యస్య రూపస్య బ్రహ్మణ స్త్రీణి రూపాణి భవంతి సకలం నిష్కలం సకల నిష్కలం చేతి. 3.1 నిష్క్రియమైన పరబ్రహ్మలో జగత్తు ఎలా జనించినది. అథ ఏనం సాండిల్యో అథర్వాణం పప్రచ్ఛ అటు పిమ్మట. ఈ విధంగా సాండిల్యుడు అథర్వ మహర్షిని పరిప్రశ్నించెను. యత్ ఏకం అక్షరం నిష్క్రియం శివం సన్మాత్రం పరం బ్రహ్మ తస్మాత్ కథం ఇదం విశ్వం జాయతే కథం స్థీయతే కథం అస్మిన్ లీయతే తత్మే సంశయం చేత్తుం అర్హసి ఇతి. పరబ్రహ్మము ఏకము, అక్షరము, నిష్క్రియము, శివము, సత్, ఉనికి మాత్రము అయుండగా అందు ఏ విధముగా, ఏ కారణముచే ఈ విశ్వము జనించినది, ఏ విధముగా స్థితి కలిగి ఉన్నది, ఏ విధముగా లీనమగుచున్నది, ఆ విషయమునందు నా సంశయమును ఛేదింపగల సమర్థుడవు నీవు. సహ ఉవాచ అథర్వ. ఆ అథర్వ మహర్షి ఈ విధముగా చెప్పెను. సత్యం శాండిల్య, పరంబ్రహ్మ నిష్క్రియం అక్షరం ఇతి శాండిల్య. పరబ్రహ్మము నిష్క్రియము, అక్షరము అననది పరమసత్యము. అథాపి అస్య ఆరూపస్య బ్రహ్మణః త్రీణి రూపాణి భవంతి నిష్కలం సకలం సకల నిష్కలం చ ఇతి. అయినప్పటికీ ఈ రూపరహిత బ్రహ్మమునందు 3 రూపములు ఆపాదించబడినవి. 1 నిష్కలము విదౌట్ పార్ట్స్, 2 సకలము విత్ పార్ట్స్, 3 సకల నిష్కలము విత్ అండ్ విదౌట్ పార్ట్స్ అననవి. యత్సత్యం విజ్ఞానమానందం నిష్క్రియం నిరంజనం సర్వగతం సుసూక్ష్మం సర్వతోముఖమనిర్దేశ్యమమృతమస్తి తదిదం నిష్కలం రూపం. 3.2 బ్రహ్మము యొక్క నిష్కల రూపము. యత్ సత్యం విజ్ఞానం ఆనందం నిష్క్రియం నిరంజనం సర్వగతం సుసూక్ష్మం సర్వతోముఖం అనిర్దేశ్యం అమృతం అస్తి తత్ ఇదం నిష్కలం రూపం. ఏదైతే సత్యము, విజ్ఞానము, ఆనందము, నిష్క్రియము, నిరంజనము, సర్వగతము, సుసూక్ష్మము, సర్వతోముఖము, అనిర్దేశ్యము, అమృతము అయున్నదో అది ఈ నిష్కల రూపము. అథాస్యేయ సహజాస్త్య విద్యా మూల ప్రకృతిర్మాయ లోహిత శుక్ల కృష్ణ తయా సహాయవాన్ దేవః కృష్ణ పింగలో మమేశ్వర ఈస్టే తదిదమస్య సకల నిష్కలం రూపం. 3.3 బ్రహ్మము యొక్క సకల నిష్కల రూపము. అథ అస్యేయ సహజ అస్తి అవిద్యా మూల ప్రకృతః మాయా లోహిత శుక్ల కృష్ణ ఆత్మతా అయా సహజయా దేవః కృష్ణ పింగళో మహేశ్వర ఈస్టే తత్ ఇదం అస్య సకలం నిష్కలం రూపం. పిమ్మట దేని యందు సహజనితములే అవిద్య రూప మూల ప్రకృతి మాయా రూపముగా లోహిత రజోగుణ శుక్ల సత్వగుణ కృష్ణ తమోగుణ త్రిగుణాత్మకమై ప్రకటితమైనదో మలియు దానితోపాటు కృష్ణపింగళ డార్క్ బ్రాన్ రూపములో ఉన్న దేవుడు సర్వశక్తిమయుడైన మహేశ్వరుడు ప్రకటితమైనాడో అది ఆ బ్రహ్మము యొక్క సకల నిష్కల రూపము అనగా ప్రకృతి పురుషస్వరూప బ్రహ్మము. అథైష జ్ఞానమైన తపసా చీయమానుకామేత బహుశ్యాం ప్రజాయేతి. అథైతస్మాత్తప్యమానాత్ సత్యకామాత్ త్రీణేక్షరాణ్య జయంత. తిస్రో వ్యాహృతే స్త్రిపదా గాయత్రీ త్రయో వేదాస్త్రయో దేవాస్త్రయో వర్ణాస్త్రయోగ్నేశ్చ జాయంతే. యోసౌ దేవో భగవాన్ సర్వైశ్వర్య సంపన్న సర్వవ్యాపి సర్వభూతానాం హృదయ సన్నివిష్టో మాయావీ మాయా క్రీడతి స బ్రహ్మ స విష్ణుః స రుద్రః స ఇంద్రః స సర్వే దేవాః సర్వాణి భూతాని స ఏవ పురస్తాత్ స ఏవ పశ్చాత్ స ఏవోత్తరతః స ఏవ దక్షిణతః స ఏవాధస్తాత్ స ఏవోపరిష్టాత్ స ఏవ సర్వం. 3.4 సత్యకామము స్వకీయ మాయ. అథ ఏష జ్ఞానమయేన యజమానో అకామేత బహుశ్యాం ప్రజాయేయ ఇతి. పిమ్మట జ్ఞానమయుడైన ఆ దేవుడు యజమానుడే తానే అనేక విధములైన ప్రజారూపముగా ప్రకటితమగునని కోరుకొనెను. అథే తస్మాత్ తప్యమానాత్ సత్యకామాత్ త్రీణి అక్షరాణ్య జాయంత. అప్పుడు దానిచేత ఆ కోరికచే తపస్సుచేత సత్యకామముచేత 3 అక్షరములు అకార ఉకార మకారములు పుట్టినవి. తిస్రో వ్యాహృతేహ త్రిపదా గాయత్రీ త్రయో వేదాహత్రయో దేవాహత్రయో వర్ణానహత్రయో అగ్నేహ చ జాయంతే. 3 వ్యాహృతులు భూహ భువః సువహలోకములు, త్రిపదా గాయత్రి మూడు వేదములకు మూలమంత్రము, మూడు వేదములు ఋక్, యజః, సామ ముగ్గురు దేవతలు, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు మూడు వర్ణములు, ఎలుపు, నీలము, ఆకుపచ్చ మయ్యు మూడు అగ్నులు, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని పుట్టినవి. యో అసౌ దేవో భూతానాం సర్వ ఐశ్వర్య సంపన్నః సర్వవ్యాపి. ఏ ఈ దేవుడు భగవంతుడు సర్వ ఐశ్వర్య సంపన్నుడు సర్వవ్యాపి. సర్వభూతానం హృదయ సన్నివిష్టో మాయావి మాయ ఆకృతిః సర్వభూతముల హృదయములయందు ప్రతిష్ఠితుడైనవాడు. మాయావి స్వకీయ మాయచేత ఆకారము కల్పించుకున్నవాడు. స బ్రహ్మ స విష్ణుః స రుద్రః స ఇంద్రః స సర్వే దేవాః సర్వాణి భూతాని. అతడు బ్రహ్మ, అతడు విష్ణువు, అతడు రుద్రుడు, అతడు ఇంద్రుడు, అతడు సర్వదేవతలును సర్వభూతములు అయినవాడు. స ఏవ పురస్తాత్ స ఏవ పశ్చాత్ స ఏవ ఉత్తరతః స ఏవ దక్షిణతః స ఏవ అధస్తాత్ స ఏవ పరిష్టాత్ స ఏవ సర్వం. అతడే తూర్పు ముందు ఉన్నవాడు, అతడే పశ్చిమాన వెనుక ఉన్నవాడు, అతడే ఉత్తరాన ఉన్నవాడు, అతడే దక్షిణమున ఉన్నవాడు, అతడే అన్నివైపులా ఉన్నవాడు, అతడే సర్వము. అథాస్య దేవస్యాత్మశక్తేరాత్మక్రీడస్య భక్తానుకంపినో దత్తాత్రేయరూపా సురూపా తనురవస ఇందివరద్రప్రఖ్య చతుర్బాహురఘోరాపాపకసిని. తదిదమస్య సకలం రూపం ఒకటి మూడు పాయింట్ ఐదు బ్రహ్మము యొక్క సకల రూపము. అథ అస్య దేవస్య ఆత్మశక్తి క్రీడస్య భక్తానుకంపినో. పిమ్మట ఈ దేవుని యొక్క ఆత్మశక్తి క్రీడ యొక్క భక్తానుగ్రహము చేత దత్తాత్రేయ రూప అనురూప తనుహావస ఇందివర దళప్రఖ్య చతుర్బాహు దత్తాత్రేయ రూప అనుగుణమైన తనువు నివాసము నీల కలువల దళముల వంటి తేజోరూపము నాలుగు బాహువులు కలవాడు. అఘోర అపాపకాసిని తతీదం అస్య సకలం రూపం అఘోరుడు వికృతము లేనివాడు. అది ఈ దేవుని ఆ బ్రహ్మము యొక్క సకల రూపము. అథ హైనమథర్వాణం శాండిల్య పప్రచ్ఛ భగవన్ సన్మాత్రం చిదానందేకరసం కస్మాదుచతే పరం బ్రహ్మేతి. సహోవాచాథర్వ యస్మాచ్చ బృహతి బృంహయతి చ సర్వం తస్మాదుచ్యతే పరం బ్రహ్మేతి. అథ కస్మాదుచ్యతే ఆత్మేతి. యస్మాత్ సర్వమాప్నోతి సర్వమాదత్తే సర్వమత్తి చ తస్మాదుచ్యతే ఆత్మేతి. అథ కస్మాదుచ్యతే మహేశ్వర ఇతి. యస్మాన్ మహత ఈశః శబ్దధ్వన్యా చాత్మశక్త్యా చ మహత ఈశతే తస్మాదుచ్యతే మహేశ్వర ఇతి. అథ కస్మాదుచ్యతే దత్తాత్రేయ ఇతి. యస్మాత్ సుదుశ్చరం తపస్తప్యమానయ త్రయే పుత్రకామాయతితరాం తుష్టేన భగవతా జ్యోతిర్మయనాత్మైవ దత్తో యస్మాచ్చన సూయమత్రేస్తనయోభవ తస్మాదుచ్యతే దత్తాత్రేయ ఇతి. అథయోస్య నిరుక్తాని వేద స సర్వం వేద. అథయో హవై విద్యేనం పరముపాస్తే సోహమితి స బ్రహ్మవిద్భవతి. అత్రైతే శ్లోకా భవంతి. మూడు పాయింట్ ఆరు పరబ్రహ్మకు లక్షణ నామములు. అథ ఏనం అథర్వణం శాండిల్య పప్రచ్ఛ. అప్పుడు ఈ అథర్వణ మహర్షిని శాండిల్యుడు పరిప్రశ్నించెను. భగవన్ సన్మాత్రం చిత్ ఆనంద ఏకరసం కస్మాత్ ఉచ్యతే పరంబ్రహ్మ ఇతి భగవాన్. సత్మాత్రము చిత్ ఆనంద ఏకరసము అని ఎందుచేత పరబ్రహ్మ చెప్పబడును అని సహ ఉవాచ. అథర్వాత్ అతనికి శాండిల్యునికి అథర్వుడు ఇలా చెప్పెను. యస్మాచ్చ బృహతి బృంహయతి చ సర్వం తస్మాత్ ఉచ్యతే పరంబ్రహ్మ ఇతి. దేనిచేత సర్వము వృద్ధి చెందునో, వృద్ధి చెందింపచేయునో, అందుచేత అది పరబ్రహ్మ అని చెప్పబడెను. అథ కస్మాత్ ఉచ్యతే ఆత్మ ఇతి. ఇప్పుడు ఎందుచేత అది ఆత్మ అని చెప్పబడెను అనగా యస్మాత్ సర్వం ఆప్నోతి సర్వం ఆదత్తే సర్వం ఇతి చ తస్మాత్ ఉచ్యతే ఆత్మ ఇతి. దేనిచేత సర్వము వ్యాపించుచున్నయి, సర్వము పొందుచున్నది, సర్వము అయున్నది, అందుచేత అది ఆత్మ అని చెప్పబడుచున్నది. అథ కస్మాత్ ఉచ్యతే మహేశ్వర ఇతి. ఇప్పుడు ఎందుచేత అది మహేశ్వర అని చెప్పబడుచున్నది అనగా యస్మాత్ మహత ఈశః శబ్దధ్వన్యా చ ఆత్మశక్త్య సర్వం ఈశతే స మహేశ్వర ఇతి. దేనిచేత ఈశాను మహత్తర ధ్వనిచే మరియు ఆత్మశక్తిచే సర్వమును నడిపించుచున్నదో అది మహేశ్వర అని చెప్పబడుచున్నది. అథ కస్మాత్ ఉచ్యతే దత్తాత్రేయ ఇతి. ఇప్పుడు దేనిచేత దత్తాత్రేయ అని చెప్పబడునో అనగా యస్మాత్ సుదుశ్చరం తపస్తవ్యమానాయ అత్రయే పుత్రకామాయ ఇతి తరాం తుష్టేన భగవతా జ్యోతిర్మయేన ఆత్మైవ దత్తో యస్మాచ్చ అనసూయయాం అత్రేయః తనయో అభవత్ తస్మాత్ ఉచ్యతే దత్తాత్రేయ ఇతి దేనిచేత భగవంతుడినే పుత్రునిగా పొందవలెనని అతి కష్టమైన తపస్సు చేసి స్తుతించగా బాగా సంతుష్టి చెంది జ్యోతిర్మయుడైన భగవంతుడే తనను తానే దత్తత చేసుకోనెనో సమర్పించుకొనెనో దేనిచేత అనసూయ మరియు అత్రి మహర్షి దంపతులకు పుత్రునిగా అయినాడో అందుచేత అది బ్రహ్మము దత్తాత్రేయ దత్తాత్రియం అని చెప్పబడుచున్నది. అథయో అస్య నిరుక్తాని వేద సర్వం వేద అది అటువంటి బ్రహ్మమును తెలుసుకున్నవాడు సర్వము తెలుసుకున్నవాడు వగును అని నిర్ణయింపబడినది. అథయో హవై విద్య ఏవం పరం ఉపాస్తే సహాహం ఇతి సబ్రహ్మ విద్భవతి ఎవరు ఈ పరవిద్యను ఉపాసించి అదియే నేను అని తెలుసుకుంటారు వారు బ్రహ్మము తెలుసుకుని బ్రహ్మమే అగుదురు బ్రహ్మ విత్ బ్రహ్మ ఏవ భవతి. అత్ర ఏతే శ్లోకా భవంతి ఇక్కడ ఈ విషయమై శ్లోకములు ఉన్నవి దత్తాత్రేయం శివం శాంతమింద్రనీలనిభం ప్రభుం ఆత్మమయరతం దేవమవధూతం దిగంబరం ఒకటి భస్మోద్ధూలిత సర్వాంగం జటాజుటధరం విభుం చతుర్బాహుముదారాంగం ప్రఫుల్లకమలేక్షణం రెండు జ్ఞానయోగనిధిం విశ్వగురుం యోగిజనప్రియం భక్తానుకంపినం సర్వసాక్షిణం సిద్ధసేవితం ఉమ్మూడు ఏవం యః సతతం ధ్యాయే దేవదేవం సనాతనం స ముక్తః సర్వపాపేభ్యో నిశ్రేయసమవాప్నుయాత్ నాలుగు ఇత్యం సత్యమిత్యుపనిషత్ ఇతి తృతీయోధ్యాయః మూడు 3.7 ఫలశ్రుతి. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభ ప్రభం. దత్తాత్రేయుడు శివుడు శాంతుడు ఇంద్రనీల కాంతితో ప్రభవించువాడు. ఆత్మమయరతం దేవం అవధూతం దిగంబరం తన యొక్క మాయతో రమించు దేవుడు అవధూత దిగంబరుడు. భస్మోహ ధూరిత సర్వాంగం జటాజుటధరం విభుం సర్వాంగములందు భస్మను పూసుకున్నవాడు జటాజుటధరుడు విభుడు. చతుర్బాహుం ఉదారాంగం ప్రఫుల్ల కమలయీక్షణం నాలుగు బాహువులు కలవాడు గొప్ప అంగములు కలవాడు వికసించిన కమలముల వంటి కన్నులు కలవాడు. జ్ఞానయోగనిధిం విశ్వగురుం యోగిజనప్రియం జ్ఞానయోగ నిధి అయినవాడు విశ్వగురుడు యోగిజనులకు ప్రియమైనవాడు. భక్త అనుకంపినం సర్వసాక్షిణం సిద్ధసేవితం భక్తులను అనుగ్రహించువాడు సర్వసాక్షి సిద్ధులచే సేవింపబడువాడు. ఏవం యః సతతం ధ్యాయేత్ దేవదేవం సనాతనం అని ఈ విధముగా ఎవరు నిరంతరము ఆ సనాతనమైన దేవదేవుని ధ్యానించెదరో స ముక్తః సర్వ పాపేభ్యో నిశ్రేయసం అవాప్నియత్ వారు సర్వ పాపవాసనల నుండి ముక్తి పొంది పరమపదము పొందెదరు. ఇతి ఓం సత్యం ఇతి ఉపనిషత్ ఇది సత్యము ఇది ఉపనిషత్తు ఇతి శాండిల్యోపనిషత్ సమాప్త. ఈ శాండిల్య ఉపనిషత్ సమాప్తము